ఐంద్రం చరం గర్వపేత్ పశుకామ ఐంద్రా వై పశవ ఇంద్రమేవస్తేన భాకధేయేనాపధావతి సగేవాస్మై పశువన్ ప్రయక్షతి పశుమానేవ భవతి చలద్భవతి స్వాదేవాస్మై యోనే పశూన్ ప్రజనయతీంద్రాయేంద్రియావతే పురోడాశమేకాదశకపాలం నిర్వపేత్ పశుకామయింద్రియం వై పశవ ఇంద్రమేవేంద్రియావంతగ్గస్తేన భాగధేయేనాపధావతి సగేవాస్మాయింద్రియం పశూన్ ప్రయచ్చతి పశుమానేవ భవతీంద్రాయ ఘర్మవతే పురోడాశమేకాదశకపాలం నిర్వపేత్ బ్రహ్మవర్చసకామో బ్రహ్మవర్చసం వై ఘర్మ ఇంద్రమేవ ఘర్మవంతగ్గస్తేన భాగధేయేనోపధావతి సగేవాస్మిన్ బ్రహ్మవర్చసం తథాది బ్రహ్మవర్చస్యేవ భవతీంద్రాయార్కవతే పురోడాశమేకాదశకపాలం నిర్వపేతన్న కామోర్కో వై దేవానామన్నమింద్రమేవార్కవంతగ్గస్తేన భాగధేయేనోపధావతి సగేవాస్మాన్నం ప్రయచ్చత్యన్నాదయేవ భవతీంద్రాయ ఘర్మవతే పురోడాశమేకాదశకపాలం నిర్వపేతింద్రాయేంద్రియావత ఇంద్రాయార్కవతే భూతికామో యదింద్రాయ ఘర్మవతే నిర్వపతి శిరగేవాస్యేన కరోతిగిరింద్రాయేంద్రియావత ఆత్మానమేవాస్యతేన కరోతిగిరింద్రాయార్కవతే భూత ఏవాన్నాద్యే ప్రతిష్టతి భవత్యేవేంద్రాయాగ్నిహోముచే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్యపాత్మనాగ్రహీతస్యాత్మాగుంహైంద్రమేవాగుంహముచేన భాగధేయేనోపధావతి సగేవైనం పాత్మనాగుంహోముంచతీంద్రాయ వై వృథాయ పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్యం వృథోభిప్రవేపేరం రాష్ట్రాణి భావిషమియులింద్రమేవ వై పృథగ్రస్వేన భాగధేయేనోపధావతి సగేవాస్మాన్వృథోపహంతీంద్రాయత్రాత్రే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్వర్ధోపాపలియత్తోపేంద్రమేవ త్రాతారగ్రస్వేన భాగధేయేనోపధావతి సగేవైనంద్రాయ ఇంద్రాయార్కాశ్వమేధవతే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్యం మహాయజ్ఞో నాపనమే దేదేవీ మహాయజ్ఞస్యాంతే తనోరిగతరాశ్వమేధావింద్రమేవార్కాశ్వమేధవంతగ్రస్తేన భాగధేయేనోపధావతి సగేవాస్మా అంతతో మహాయజ్ఞం చావయత్యుపైనం మహాయజ్ఞానమతి ఇంద్రాయాన్మృగమే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్రామకామైంద్రమేవాన్మృగస్తేన భాగధేయేనోపధావతి సగేవాస్మే సుజాతాననుకాంతరాది గ్రామ్యేవ భవతీంద్రాణ్యేశం నిర్వపేద్యస్య తేనాశకంసితే భక్త్యాదింద్రాణీ వై తేనాయే దేవతేంద్రాణీ మేవస్వేన భాగధేయేనోపధావతి సైవాస్తేనాగుంస ష్టతిబల్బజానపేద్మేసన్నక్యేద్గౌర్యత్రాధిష్టన్నాన్యమే హతో బల్బజాబుదతిష్టం గవామేవైనం న్యాయమపనీయగా వేదయతీంద్రాయమన్యుమతే మనస్పతే పురోడాశమేకాదశకపాలం నిర్వపేత్ సంగ్రామే సంయత్త ఇంద్రియేణ వై మన్యుమా మనసా సంగ్రామం జయతేంద్రమేవ మన్యుమంతం మనస్పందగ్యుస్వేన భాగధేయేనోపధావతి సేవాస్మిన్ ఇంద్రియం మన్యం మనోదధారితగుం సంగ్రామేతామేవ నిర్వపేద్యో హతమనా స్వయం పాపయివస్యాదేతాడిహి వా ఏతస్మాదమక్రాంతాన్యథైక హతమనా స్వయం పాపయింద్రమేవ మన్యమంతం మనస్పంతగ్రస్వేన భాగధేయేనోపధావతి సేవాస్మిన్నింద్రియం మన్యం మనోదధాదిన హతమనా స్వయం పాపో భవతీంద్రాయ దాత్రే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్యమయే దానకామామే ప్రజాసుంద్రమేవ దాతారగ్గస్వేన భాగధేయేనాపధావతి సగేవాస్మై దానకామా ప్రజాకరోతి దానకామాస్మై ప్రజాభవంతీంద్రాయ ప్రదాత్రే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్యస్మై ప్రత్తమివ సన్న ప్రదీయేతేంద్రమేవ ప్రదాతారగ్గస్వేన భాగధేయేనాపధావతి సగేవాస్మై ప్రతాపయతీంద్రాయ పుత్రాన్నే పురోడాశమేకాదశకమాలన్నిర్వపేదపరుద్ధ్వాపరుద్యమానవేంద్రమేవ సుత్రామాణ్యుష్ణ భాకథేయేనోపధావచితయేవైనంత్రాయ తేన పరుద్ధ్యోపపతీంద్రవే సదం దేవతాభిరాధేస్తలం వ్యాపృతమగచ్చత్స ప్రజాపతి ఉపాధావత్తస్మాదేతమైంద్రమేకాదశకమాలన్నిరపత్యేనైవాస్తిన్నింద్రియమదధాక్షక్వదేయార్జానవాక్యే అగరోద్వజ్రోవేషక్వదేశయేనమ్రద్రోభోద్యాయింధోభవత్సభిభేద్భూత ప్రమాధక్ష్యతేతి స ప్రజాపతిం పునరుపాధావత్స ప్రజాపతిశక్వర్యా అధిరేవేన్నిరమిదశాంత్యా అప్రదాహార్యోలగ్రశ్రియేధాన్ సమానే స్యాత్తస్మాదేతమైంద్రమేకాదశకపాలం నిర్వహేదింద్రమేవ స్వేన భాగేనోపధావతిగేవాస్మిన్నింద్రియం దధాతి రేవతే పురోణవాక్యాభవతి శాంత్యా అప్రదాహార్యశక్వరీయాజ్యావజ్రవేషక్వరీతయేనం వజ్రభూత్యాయింధేభవత్యేవా ఆజ్ఞావైష్ణవమేకాదశకపాలం నిర్వపేదభిజరన్ సరస్వత్యాజ్యభాగాస్వారస్పత్యశ్చరుర్యదాజ్ఞావేష్ణవేకాదశకపాలభరత్యజ్ఞసర్వాదేవతాభిష్టయజ్ఞోదేవతాభిష్టైవైనం యజ్ఞేనచాభిజరతి సరస్వత్యాజ్యభాగాభవతి వాగ్మే సరస్వతీ వాచైవైనమభిజరతి బృహస్పత్యశ్చరుర్భవతి బ్రహ్మవే దేవానాం బృహస్పతిర్బ్రహ్మణైవైనమభిజరతి పృథివై పరస్తాదభిచరంతమభిచరంతి పురోణవాక్య కురయాదతి ప్రయుక్తేతయజేతాభిచర్యమానో దేవతాభిదేవదేవతా ప్రతిచరతి యజ్ఞేన యజ్ఞం వాచా వాచం బ్రహ్మణా బ్రహ్మస దేవతాశ్చైవ యజ్ఞం చ మధ్యతో వ్యవసర్పలితస్య న కుతశ్చ నోపావ్యాసో భవతి నైనమభిచరన్ శ్రుతాజ్ఞావైష్ణవమేకాదశకపాలం నిర్వపేత్యం యజ్ఞో నోపణమే ధర్య సర్వా దేవత విష్ణుయజ్ఞోజైవ విష్ణుంచస్మేన భాగేనోపధావతి తావేవాస్మై యజ్ఞం ప్రయచ్చత ఉపైనం యజ్ఞానమత్యాగ్నావైష్ణవం ఘృతే జలం నిర్వపేచక్షుష్కామోగ్నేర్వై చక్షుషా మనుష్యా విపశ్యంతి యజ్ఞస్ దేవాగ్నిం చైవ విష్ణుంచస్మేన భాగేనోపధావతి తావేవాస్మిన్ చక్షుర్ధత్తశ్చక్షుష్మానేవ భవతి ధేన్వైవా యదాజ్యమనుహస్తం దునాభిధునా దేవాస్మై చక్షు ప్రజనయతి ఘృతే భవతి తేజో వీఘృతం తేజశ్చక్షుస్తేజ దైవాస్మై తేజశ్చక్షురవరుంధ ఇంద్రియం వై వీర్యం వృందే భ్రాతృవ్యో యజమానో యజమానస్యాద్ధరకల్పాన్మతినిర్వపేద్భ్రాతృవ్యజమానేనాస్యేంద్రియం వీర్యం వృందే పురావాద ప్రవదితో నిర్వపేద్యావత్యేవమాక్తామప్రోషిత భ్రాతృవ్య వృందే తామస్య వాచం ప్రవదంతి మన్యా వాచో ప్రవదంతి తాయింద్రియం వీర్యం యజమానే దధత్యాజ్ఞావేష్ణవమట్టాకపానం నిర్వపేత్రాదస్వమనస్యాకారేదస్వస్యాజ్యభాగాస్యాద్వారస్పత్యశ్చౌర్యదత్తాకపాదాభరత్యక్షరాగాయత్రీగాయత్రం రాజస్వమనం రాజస్వమనమేవ నవమేకాదశకపాలం నిర్వపే మాధ్యందినశ్చవనస్యాకారేగరస్పత్యాజ్యభాగాస్యాద్వారస్పత్యశ్చరుర్యదేకాదశకపాలభవత్యేకాదశాక్షరాత్రిష్టప్రేష్టభం మాధ్యందినకం సవనం మాధ్యందినమేవ సవనం తేనాప్నోద్యాజ్ఞావేష్ణవం ద్వాదశకపాలం నిర్వపే తృతీయతవనస్యాకారేగరస్పత్యాజ్యభాగాస్యాద్వారస్పత్యశ్చరుర్యద్వాదశకపాలభవద్వాదశాక్షరాయీజాగరం తృతీయతవనం తృతీయతవనమేవ దేనాప్నోదిదేవతాభిరేవదేవతా ప్రతిచరతి యజ్ఞేన యజ్ఞం వాచా వాచం బ్రహ్మణా బ్రహ్మకపాలైరేవ ఛందాగస్యాప్నోతి పురోడాశైః సవనాయ మేత్వా వరుణమేకకపాలం నిర్వపే దశాయై కాలేయైవాసో భ్రాతృవ్యస్య వశానో బంధ్యాసో ఏవైషైతస్యైకకపాలో భవతి నహి కపాలే పశుమర్హత్యాప్తుమ్. అసావాదిత్యోనవ్యరోచన తస్మై దేవా ప్రాయశ్చిత్తిమై ఛందస్మాకేతకం సోమారౌద్రం చలం నిరవపంతే నైవాస్మిన్ ఋషమదధుర్యో బ్రహ్మవచ్చసకామస్యాత్తస్మాకేతకం సోమారౌద్రం చలం నిర్వహే సోమం చైవ రుద్రం చస్తేన భాగతే యేనోపధావధితా వేవాస్మిన్ బ్రహ్మవర్చసం ధత్వా బ్రహ్మవర్చస్యేవ భవతి యస్యా పూర్ణమాసే నిర్వహే రుద్రో వేదిష్య సోమ పూర్ణమాదస్తాక్షాదేవ బ్రహ్మవర్చసమవరుంధే పరిశ్రుతే యాజేది బ్రహ్మవర్చసస్య పరిగృహేత్యై శ్వేతాయై శ్వేతవత్సాయై దుగ్ధం వచితమాజ్యం భవత్యాజ్యం ప్రోక్షణమార్జేన మార్జయంతే యావదేవ బ్రహ్మవర్చసం తత్సర్వం కరోత్యది బ్రహ్మవర్చసం క్రియదైత్యాహురేశ్వరో దుష్కర్మా భవితోరితి మానవీరుచౌధాయి యే కురుభ్యేగేంద్రమనులవతత్తద్భేదజంభేదజమేవాత్మై కరోతి యసి విభీయాభ్యుశ్చర్మా భవిష్యామేతి సోమా పౌష్ణం జలం నిర్వవేత్ సౌమ్యో వే దేవతగా పురుష పౌష్ణా పశభస్తకేవాస్మై దేవతగా పశుభిస్తజం కరోతి దుశ్చర్మా భవతి సోమా రౌద్రం జలం నిర్వవేత్ ప్రజాకామ సోమో వైరే క్రోధాగ్ని ప్రజానాం ప్రజనహిత ప్రజనయతి విందతే ప్రజాగం సోమారౌద్రం చలం నిర్వభేదభిజలం సౌమ్యో వై దేవతయా పురుష ఏద రుద్రోయేవైనం దేవతాయే నిష్క్రియ రుద్రాయాపి దధాతి కాజకాద్యమార్చతి సోమారౌద్రం చలం నిర్వభేద్యోగామయా వై సోమం వాతశ్చరసోగచ్చగ్నికం శరీర ్యోగామయతి సోమా దేవాశ్రదం నిత్రేణా శరీరముదయీనాభవీవ సోమా రుద్రయోర్వాతంగం హోతాష్ఠితి సయీశ్వరాత్మాహోత్రాదేయోవన్యర్వాణ్యోగావన్యనైవన్యమాత్మానగ్రస్పృణోతి సోమా రౌద్రం జలం నిర్వేద్యకామయే భ్రాతుర్వ్యంజనయమితి వేదం వరిగిత్యార్థమర్థన్యార్థం వరిగిడప్రియార్థన్నార్థమిద్మస్యాభ్యాదభ్యాదర్థన్న స్వేవాత్మా ఆయతనే భ్రాతుర్వ్యంజనయతి ఐంద్రమేకాదశకపాలం నిర్వజయన్మారుతకం సప్తకపాలం గ్రామకామైంద్రం చైవ మరుతశ్చక్రేణ భాగశయనోపధావతి ఏవాస్మై సజాతాన్ ప్రయచ్చంతే గ్రామ్యేవ భవత్యాః వనీయ ఐంద్రమధిశ్రయతి హారిహవత్యే మారుతం పామవస్య విధృత్తే సప్తకపాల మారుతో భవతి సప్తగణా వై మరుతో గణశ ఏవాస్మై సజాతానవరుంధే నోశ్యమాన అనువర్పానం కరోత్యేతామేవ నిర్వభేద్య కామనేర క్షత్రాలయ్యాంద్రస్యాం పూజాయాన బ్రూహేత్యాశ్రావ్య బ్రూయాన్ మరుతోమాత్యం బ్రూయాన్ మరుభ్యోన బ్రూహేత్యాశ్రావ్య బ్రూయాదింద్రేభ్యోగే సమదంతధారీతకం వానాశ్చంతేతామేవ నిర్వపేద్య కామయేదకల్పేరణ్యథాదేవతమవదాయథాదేవతైభాగేనైవైనాథాయుధం కల్పయతి కల్పందేవేంద్రమేకాదశకపాలం నిర్వపేద్వైశ్వదేవం ద్వాదశకపాలం గ్రామకామయింద్రం చైవ విశ్వాగష్టదేవాం సేన భాగధేయేనాపదావతి ఏవాస్మే జాతాన్ ప్రయచ్చంతి గ్రామ్యేవ భవత్యైంద్రస్యావదాయ వైశ్వదేవస్యావద్యేతసైంద్రస్యోపరిష్టాలింద్రియేణైవాస్మా ఉభయతస్త జాతాన్ పరిగృహ్ణాత్యుపాధాయ్య పూర్వయం వా గో దక్షిణాత జాతానాముపహిత్యై పృష్ఠేభ్యే ప్రయ్యంగవం జలం నిర్వహన్ మరుద్ధ్రామకామ పృష్ఠ్యై వే భయస మరుత జాత పృష్ఠ్యై ప్రియంగవమారుత ఖలు వై దేవతయా జాత మరుతేవాగేనోపధామతిగేవాస్మై సుజాతాన్ ప్రయచ్చంతి గ్రామ్యే భవతి ప్రియవతీయాజ్ఞానభాగ్యవత ప్రియమేవైనకం సమానానాపదా పురాణ భాగ్యాభవతి ద్విపదేవాంధే చతుష్పదయాజ్యాదుష్పద పశోనవరుంధే దేవాసురా సంయత్తా వందే దేవా మిథో విప్రియా సంతేన్యోహన్యస్మై జ్యేష్ఠ్యాయాతిష్టమానా ప్రవృద్ధాగ్రామన్నగ్రవసభిస్వోమరుద్రేంద్రమరుద్భిర్వరుణాదిత్యై స ఇంద్ర ప్రజాపతిమపాధావత్తమేతయా సమ్ ేవసుమదేపురోడాగమట్టాగపాన నిరవపత్సోమాయరుద్రవదేమింద్రాయ మరుత్పదే పురోడాగమేకాదశకపానం వరుణాయాదిత్యవదే చరంతదోమాయింద్రం దేవాధ్యేష్టాయాభిసమజాతయస్తమానయేభిసోవిప్రియస్యాత్మేతయా సం ్యాయాజయసుమతే పురోడాగమట్టాగపాలం నిర్వపే సోమాయ రుద్రవదే ఖలు ఇంద్రాయ మరుత్పదే పురోడాగమేకాదశకపాలం వరుణాయాదిత్యవదే ఖలుమింద్రమేవైనం భూతం జ్యేష్ఠ్యాయ సమానా అభిసంజానదే వసిష్ఠ సమానానాం భవతి హిరణ్యగర్భాపోహయ ప్రజాపతే సవేన పుత్ర పితరగుంస మాతరగుంస సోనర్భువత్సభువత్పునర్మఘ సద్యావోర్ణోదంతరిక్షపుంసదు వత్స విశ్వాభువత్సాభవత్చిత్రం స ప్రక్రమన్నమియ్యుమ్నేన సంయతృహత్తదంస భానునా నికామ్యా వేదశ్వశస్తే తథా సోనర్యా పురోణి అగ్రద్భవద్వయపతేరగేనాగం సత్రాచక్రామా అమృతాని విశ్వా హిరణ్యపాణి మోదయేత పితానముపక్వయే రజేత్తా దేవతా పదం వామహద్యత పితర్ వామహుష్వో దివే దివే వామహస్మభ్యగం సావీ వామస్తహి క్షయస్త దేవభూరే అయాధియా వామభాజస్యామ వరిత్థా పర్వదానా క్షిద్రం విభరిషి పృథివీ ప్రయా భూమి ప్రవత్పతి మన్నా జినోషి మహిళి సోమాదస్వాచారిణి ప్రతిష్టోభం చక్తుభి ప్రయావాజన్న హేదంతం పేరుమస్యర్జుని ఋతూతరేణ సఖ్యాదృజయో బాధరిష్యేర్ఘర్యస్త పీత అయ్యస్వామాన్యస్మే తస్మా ఇంద్రం ప్రతిరమేమ్యచ్చ ఆపాహాంతమన్యస్త్రిఫల ప్రభర్మాధుమశ్వినీ భాగం రజేషి స్వమానుష్వాహ్యదావనాగింద్రం ప్రతిమానాభు ప్రసువాన స్వామరుతృష్టికేంద్రాయ బ్రహ్మజమగిరచ్చన్ ప్రజాయంతాదిపవసరస్యాంతర్యక్షణతేహ సమాధస్తే మరం చతుష్పరం చ బ్రహ్మణరో బ్రహ్మగత సమర్యన్ అక్షోమాయత్తులతే సోమచక్షాస్త్రేంద్రోదశతే పృథ్వతుల్యాం వషక్తే విష్టభాసా కృణోమి తన్మే చతుష్పతి వివిష్ట హవ్యం వర్ధం తత్వాదుష్పుత యోగిలో మే యూయం పాద స్వస్తిభిః సదా నః ప్రతరే అద్యశ్వమి వయునాని విద్వాన్ తంపాగృణామి తమ సమతవీయాన్ క్షయంతమస్మ్యరజరపరాగే కిమిత్తే విష్ణోపరిచక్ష్యం భోత్ప్రయత్నభక్షేషమివిష్టో అస్మి మా వర్పో అస్మదపగోహేద్యగన్యరూపస్తమిచే బభూత అగ్నేదాదాశుచేరయం వీరవంతం పరీనసం శ్రీహిరస్తో నమద దానో అజ్ఞే శతి నోదాసహస్రిణో దురో నవాజాగ్ఞశ్రుత్యా అపావృధి ప్రాజేద్యావాపృథివే బ్రహ్మణాగ్రధి సువర్ణ శుక్రముషదో విద్యుతు అగ్నిర్దాద్రవిణం వీరమేష అగ్నిర్ణీయ సహస్రాధనోతి అగ్నిర్దివిహవ్యమాదానాగ్నేర్ధామానిభృతా పురుత్రా మానోమద్ధీరా తూభర ఘృతన్న పూతం తనోరేవాశ్రుతిహిరణ్యం తత్తే రుక్మోనరోచదస్వధావ ఉభయశ్చంద్రసత్ప్రిణో దర్వీ శ్రీనేష ఆసని ఉతో నవృత్తమోర్యాక్షేషుతమస్పహిరగ్రస్తోభ్యాభర వాయోదయరీనాయువస్తమోష్యాణలాదేదహస్రిణోరసాయాజసా ప్రయాభిర్యాదిరాస్మాగం సమచ్చామయద్భర్వాయ విష్టయే దురోణే విదారయకం సుభోజదంగ్యమేహని వీరమద్గవ్యమస్యనాథ దేవదేర్ణస్తమాదగింద్రే సంతు వివాజా క్షువంతోయాభిర్మదేమ దేవాగం యద్దేవతస్తోతాస్యాత్వావతో మఘోనః రేజహరివశ్రుతస్య ఆదిత్యభ్యోభువద్దభ్యశ్చరం నిర్వభేద్భూతికామాదిత్యావాహేతం భోత్యై ప్రతినుదంతే యోనం భోత్యేతం భూతిన్న ప్రాప్నోత్యాదిత్యానేవ భువద్వదస్వేన భాగధేయేనోపధావతి ఏవైనం భూతిం గమయంతి భవత్యేవాదిత్యేభ్యోధారయద్దభ్యశ్చరం నిర్వభేదపరుద్ధో వా పరుధ్యమానో వాదిత్యా వా అపరో ధారాదిత్యావగమగితార ఆదిత్యానేవ ధారయద్వదస్వేన భాగధేయేనోపధావతి ఏవైనం విజితాభ్యర్థ్యనపరుద్ధ్యభవత్యజితేన మన్యస్వేత్యపరుద్ధ్యమానోస్య పదమాదీతేయం వాదిత్యమేవాస్మై రాజ్యమనుమన్యతే సత్యాశీత్యాహ సత్యామేవాశిషం కురుత ఇహమనైత్యాహ ప్రజామేవాస్మై తమనసః కరోత్యుప ప్రేతమరుదస్సుదానవేణాష్పతినాభ్యమగౌరాజానమిహమాదేవై విజ్ఞేష్ఠా విష్పజర్విషేవేన గౌ రాష్ట్రేణ సమర్థయ పరస్తాగ్రామ్యవాదే గృహాహరే శుక్లాదిష్ట కృష్ణాదిష్ట విజయ శుక్లాస్తుమాదిత్యం జలం నిర్వేదాదిత్యా వై దేవతయా విద్విషమేవాదత్యవదతాశ్రవిడనవదతనం రాష్ట్రమిత్యాహుర్యే కృష్ణాస్తుం వారుణం జలం నిర్వేద్ వారుణం వై రాష్ట్రముభే ఏవ విశంత రాష్ట్రం చావగచ్చతి గదిలాభగచ్చ దివ మహామాదిత్యభాగం నిర్వపామ్యాముష్మాదముష్యే విశోవగంతోరి నిర్వపేదాదిత్యాేనం భాగధేయం ప్రేత్సంతో విషమవగమయంతి దినావగచ్చేదాశ్వత్సాన్మయూఖాన్ సప్తమధ్యమేధాయాముపహన్యాదిన మహమాదిత్యాన్ భద్రామ్యాముష్మాదముష్యే విశోవగంతోరిత్యాదిత్యాేనం భద్రవీరా విషమవగమయంతి దినావగచ్చేదేతమేవాదిత్యం జలం నిర్వపేదిభ్రేభిమయూఖాన్ సన్నకేతన మరుధ్యమేవాగచ్చత్యాశ్వత్థా భవంతి మరుతాం వాదేదో యోగితశ్వత్థభోజదైవ విషమవగచ్చతి తప్ర భవంతి సప్తజనా వే మరుతోగణస ఏవ విషమవగచ్చతి దేవా వై మృత్యోరవిభగస్తే ప్రజాపతిమపాధావంతేభ్యేతాం ప్రజాపత్యాగం శతకర్షణాన్యరవపత్తగైవైష్మృతమదధా మృత్యోర్తిభీయాత్తస్మాయేతాం ప్రజాపత్యాగం శతకర్షణాన్యర్వే ప్రజాపతిమేవ స్వేన భాగధేయేనోపధావతి దేవాస్మిన్నాయుర్దధాది సర్వమాయుర్వేద శతకర్షణా భవతి శతాయ పురుషశ్రేంద్ర ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి హృదే భవత్యాయుర్వే ఘృతమృతకం హిరణ్యమాయుశ్చైవాత్మా అమృతం చ సమేతే దధాతి చత్వారి చత్వారి కృష్ణధాన్యవద్యతి చతుర భక్తస్యాప్యాయ కథా బ్రహ్మణ ఉపహత్యేకథైవ యజమానాయుర్దధాత్యసావాదిత్యో నవ్యలోచ తస్మై దేవా ప్రాయశ్చిత్తమేక్షన్ తస్మాదేతం సౌర్యం చరంజరపంచైవాస్మిన్ రుచమదధర్యా బ్రహ్మవచ్చసకామశ్చాత్తస్మాదేతం సౌర్యం చరంజరుపవేదముదేవాదిత్యగ్రస్తేన భాగేనోపధావేవాస్మిన్ బ్రహ్మవచ్చసం దధాది బ్రహ్మవర్చస్భవత్యుభయతో రుక్మో భవతో భయత ఏవాక్యం పృథం దాది ప్రజాయే ప్రజాయే విష్టలం జోదిగ్ధగేవాస్మై బ్రహ్మవర్చసమవరుధాజ్ఞేయమష్టాకపాలం నిర్భవేత్సావిత్రం ద్వాదశకపాలం భోమ్యే జలయ్య కామయేత హిరణ్యం విందే హిరణ్యం మోపనమేతి యదాజ్ఞేయోవత్యాజ్ఞేయం వై హిరణ్యం యస్యైవ హిరణ్యం తేనైవైనద్విందతేరావిత్రోభవతిసవితర్ప్రచోదయేవైనద్విందతే భౌమ్యే జలభవద్గత్యామేవైనద్విందత ఉపైనగం హిరణ్యం నమతి వివాహేషయింద్రియేణ వీర్యేణ్యతే యో హిరణ్యం విందతేతామేవ నిర్వభేద్ధిరణ్యం విత్వాయేణ వీర్యేణ్యభ్యథనేతామేవ నిర్వభేద్యస్తిరణ్యన్నస్యేయోభవత్యాజ్ఞేయం వై హిరణ్యయ్యత్తైవ హిరణ్యం తేనైవైనద్విందతి సావిత్రోభవతి సవితర్ప్రచోదయేవైనద్విందతి భూమ్యే జలద్భవత్యస్యాంబాయేతన్నశ్యతిగన్నశ్యత్యస్యామేవైనద్విందతిస్తష్టస్వామహేషామిషత్సవిష్పంజాచ్చత్సరింద్రియేణ సోమేంద్రగ్రశ్యామాకం చరణ్యరవత్తేనైవాస్మిన్నింద్రియకం సోమభేతమదధాద్దివాలేకరింద్రియేణ సోమభేతేనభ్యతేజస్వామం వమిస్వామపామేస్యాత్తస్మాదేతకం సోమేంద్రగ్రశ్యామాకం చరణ్యర్వపేత్ సోమం చైవేంద్రం చస్తేన భాగధేయేనోపధావతి భావేవాస్మిన్నింద్రియకం సోమభేతం ధప్తోనేంద్రియేణ సోమపీఠేన వ్యర్థ్యతే యత్సౌమ్యో భవతి సోమపీఠమేవరుంధేంద్రో భవతీంద్రియం వై సోమపీఠ ఇంద్రియమేవ సోమపీఠమవరుంధే శ్యామాకో భవత్యేజమావసోమ సాక్షాదేవ సోమపీఠమవరుంధే గ్రజేదాత్రే పురోడాశమత్యాగపాలం నిర్వపేదింద్రాయ ప్రదాత్రే పురోడాశమేకాదశకపాలం పశుకామాజ్యేవాస్మి పశున్ ప్రజనయతి వృద్ధానింద్ర ప్రయచ్చతి దధి పశు కృతమాపోధానా భవంతే తద్వై పశూనాగం రూపకం రూపేణైవ పశూనవరుంధే పంచగృహీతం భవతి పాంగాహి పదవో బహురూపం భవతి బహురూపాహి పదవః సమర్థ్యే ప్రజాపత్యం భవతి ప్రజాపత్యా వై పదవః ప్రజాపతిరేవాస్మై పశున్ ప్రజనయత్యాత్మా వై పురుడస్య పశు జన్మభగ్నో జహరోత్యాత్మాన ్యజమానో ప్రదధాతి పంచౌ యాజ్యానువాక్యవర పాంక పురుష పాంకా పశవ ఆత్మానమే వర్త్యో నిష్క్రియ పశూరవరుంధే దేవా వై సత్రమా సదద్ధి పరిమిత ఇహస్కామాస్తేజాగం సోమకం రాజానయ్యజాచ్చత్సగిరిముదేత్తమగ్నిరణోదయేత్తావగ్నే సోమో సమభవదాన్ మామింద్రో యజ్ఞవిభ్రష్టోనుపరేత్తావ్రలేజయతం మే విదస్మానేతామిష్టన్నిరవపతామాగ్నేయమట్టాకపాలమైంద్రమేకాదశకపాలకం సౌమ్యం చరంత ఏవాస్మిన్ తేజయింద్రియం బ్రహ్మవర్చతమ ేతామిష్టన్నిర్వేదాగ్నేయమట్టాకపాలమైంద్రమేకాదశకపాలకం సౌమ్యం చదయ్యదాగ్నేయో భవతి తేజగేవాస్మిన్ తధారయేంద్ర భవతీంద్రియమేవాస్మిన్ తధారయత్సౌమ్య బ్రహ్మవర్చసం తేనాగ్నేయస్తౌమ్యస్తేంద్రే సమాశ్లేషయే తేజస్తైవాస్మిన్ బ్రహ్మవర్చ మనస్సతోమం విభజి స్వామేవ దేవతాకస్మేన భాగేనాపధావతి సైవైనం కామేన సమర్థయత్యమైనం కామో నమత్యగ్నే హోమీయమత్యాగపాలం నిర్వపే బ్రహ్మవత్సకామోగ్నే సోమావేవస్మేన భాగేనాపధావతి సవేవాస్మిన్ బ్రహ్మవర్తసం ధత్వా బ్రహ్మవర్తస్యేవ సౌమ్య సమర్థే గోమాయవాజిమాగం జలం నిర్మేభ్యాగ్రేమేవాజినగ్రస్వేన భాగేనాపధావతిసేవాజినం దాజినగ్రేవోవతి బ్రాహ్మణ స్మర్తమేకాశకపాలం నిర్మే గ్రామకామో బ్రహ్మణస్పతి స్వేన భాగేనోపధావతి సేవాస్మై సజాతాన్ ప్రయచ్చతి గ్రామ్యే భవతి గణవలీయాద్యానుభాగ్యే భవతస్తైరేవైనం గణవంతం కరోచ్యేతామేవ నిర్వపేద్యః కామయేద బ్రహ్మన్ విషం వినాశయేయమిది మారుతీయాద్యానుభాగ్యే కవిజాత్ బ్రహ్మన్నేవ విషం వినాశయతి అర్యం నిర్వపేత్సువర్గకామోసౌ వా ఆదిత్యోర్యమార్యమణమేవ స్వేన భాగేనోపధావతి సేవేనకం సువర్గం లోకం గమయత్యర్యం నేగరం నిర్వపేద్యః కామయే ప్రధానకామా మే ప్రజాశ్రయత్యసౌ వా ఆదిత్యోర్యమాయః ఖలు వై దదాదిథోర్యమార్యమణమేవ స్వేన భాగేనోపధావతి సేవాస్మై దానక ప్రజాకరోజి కాలకామాస్మై ప్రజాభవంతర్యం నేతరం నిర్వపేద్యః కామయేత స్వస్తి జనజామి యామిత్యసౌ వా ఆదిత్యోర్యమార్యమణమేవ స్వేన భాగేనోపధావతి సేవేనం తద్గమయతి యత్ర జిగమిషతేంద్రో వై దేవానామానుజాబలాధేత్స ప్రజాపతిముపాధావత్తస్మానేతమైంద్రమానుశోకమేకాదశమానం నైవైనమగ్రం దేవతానాం పర్యనయద్బుద్ధవతీయాద్రానువాక్యేన సరోద్బుద్ధా దేవైనమగ్రం పర్యనయద్యోరాజన్య ఆనుజాపరస్యాత్తస్మాఘేతమైంద్రమానుశోకమేకాశుకపాలం నిర్వపేదింద్రమేవ స్వేన భాగేనోపధావతి సైవైనమగ్రగం సమానానాం పరిణయతి బుద్ధ్రవతీయాద్రానువాక్యే భవతో ేనమగ్రం పరిణయత్యానుకోపవత్యేదస్యదేవతాయాజావరస్మద్ధేయో బ్రాహ్మణానుజావరస్యాత్తస్మాస్పత్యమానుకం జలం నిర్వపే బృహస్పతిమేవ స్వేన భాగేనోపధావతి సేవేనమగ్రగం సమానానాం పరిణయతి బుద్ధ్రవీ అగ్రవీయాగ్రానుభాక్యే భవతో బుద్ధ్రాదేవేనమగ్రం పరిణయత్యానుకోపవత్యేదస్యదేవతాగానుజావరస్సమధ్యై ప్రజాపతేస్త్రయస్త్రిగుంశత్తుభిరాసంతోమాజరాజ్ఞేదాగం రోహిణీ పరేత్తాయేష్యంతే పునరగచ్చంతాన్వేత్తా పునరయాచరకాస్తైన పునరదాభ్రవేషమేష్యామ్యథతే పునర్దాస్యామేషమావేత్తాస్తై పునరదాగం రోహిణీమేవ యక్ష్మాక్షద్రాజనయక్ష్మహారజితద్రాజయక్ష్మస్తజన్మయప్పాపియానభవత్తపాపయక్ష్మస్తరిర్జాయాభ్యోవిందత్తజ్జాయేన్యస్తేనేవమేతేధాయ్యక్ష్మాధాన్జన్మవేదనైనమేతేక్ష్మావిందన్వితగేతాదేవనభస్యన్వపరధావత్తాప్రబన్వనమ్రణామహేతమావచ్చగేవనభుపాయేతస్మాగేతమాహితం చరన్నిర్వపంచేవైనం పామాత్రామాదముంచనయ పాపయక్ష్మభిరస్యాత్తస్మాగేతమాదిత్యం చరన్నిర్వపేదాదిత్యాగ ఏమస్మేన భాగే నోపధావైనం పాపాత్ సామాన్ముంచమాప్యాయమానమన్వాప్యాయతి నవో నవో భవతి జాయమాన ఇది పురాణవాక్యాభవత్యాయుమాదిత్యాయంతేజిజాధ్యేదయాప్యాయతి ప్రజాపజ్యాభ్యభ్యతిమాన్లోకానభ్యతిమాన్లోకానభ్యత్యరిచ్యతేంద్రగం రాజానమింద్రపతిరాజమింద్రగ్రస్వరాజానందోమే సమాన్లోకాగస్ధాతుధాతుయ్యం కామగేతాన్నాదస్వాదితస్వాదం త్రిధాతం నిర్వపేదింద్రాగరాజ్య ఏకాదశకపాలమింద్రాయాధిరాజాయేంద్రాయస్వరాజ్ఞేయం వాయింద్రో రాజాయమింద్రోధిరాజో సావింద్రస్వరాజిమానేవ లోకాన్ స్వేన భాగధేయేనోపధావసిత ఏవాస్మా అన్నం ప్రయచ్చంత్యన్నాదరే భవతి యథావత్సేన ప్రత్తాంగాన్ ప్రత్తాంగామన్నాద్యంతు ప్రయత్తయాపయాత్రయపురోడాజాభవంతిత్రయమే లోకాగమయన్నవ్యక్తిచంబత్కారం వ్యత్యాసమన్వాహారద్దాహాయ దేవాసురా సంయత్తాదంతేవాసురాయంతే దేవా పరాజిజ్ఞానా అసురాణాం వైశ్యముపాయంతే అభ్యంతిరం వేద్యమవాక్రామత్తదిందోజాయ పదంబవాక్రామత్తదవరుధన్నాశక్మాదస్మాదభ్యర్థోజరత్ ప్రజాపతిపాధావత్తమేతయా సర్వృష్టయా జాజరత్తయేవాస్మిన్నింద్రియం వేద్యమదధాత్యరింద్రియకా ేత్యాసర్వృష్టయాజనేేతాగతేనోపధావచితేవాస్మిన్ వీర్యం దిగజింద్రాయ రాసంతరాయ నిర్వపతిదేవాగ్నేస్తేజస్తదేవాంధేగజింద్రాయ బాహతాయ దేవేంద్రస్తేజస్తదేవాంధేగజింద్రాయ మే రూపాయ దేవతస్తేజస్తదేవాంధేగజింద్రాయ వై రాజాయ దేవధాస్తేజస్తదేవాంధేంద్రాయ షాత్పరాయ దేవరుధాంతేజస్తదేవాంధేంద్రాయ వైవతాయ దేవృహస్పతేజస్తదేవాంధేతావంతి వై తేజాగం పితాన్నేవరుంధౌత్నేషకపాలేష్యత్రయాదయామత్వాయద్వాదశకపాల పురోడాజోభవతి వైష్దేవత్పాదసమంతం మర్యవద్యతి సమంతం ేమానే తాది ప్రత్యాగమన్వాహాయాశ్వర్ణభోష్టర్భస్తాదక్షిణాభిషత్వాయేతయేవేతాభిదశ్యమానేతాస్తే దేవత అన్న వసంతదంతువేవాస్య మనుష్యా రజనోకౌేయకృతిమంజానకిక్షుర్మన్యమస్మాదేతామిరవపదగ్నేజస్పదేపురోడాసమట్టాకపాలకం సౌర్యంజరమగ్నేజస్పదేపురోడాసమట్టాకపాలకం సౌర్యంజరమగ్నే చక్షుషామనుష్యాపశ్యంతిదోర్యస్దేవాగ్నిదోర్యంచేవదోర్యంచేనభాగేనోపధావతిదావేవాస్మిన్ చక్షుద్ధః చక్షుష్మానేవ భవతిరా జ్ఞేయో భవతస్తస్మాదభితో నాసికాం చక్షుషే తస్మాన్నాసికయా చక్షుషే విధతే సమానీయాద్రానువాక్యే భవదత్సమానగంభిరక్ష సమర్థ్యానుదత్యం జా వేదసకం హరితోరసేత్రం దేవానాముదఘాతనీకమితి పిండాన్ ప్రయచ్చతి చక్షుదేవాస్మై ప్రయచ్చతి యదేవతస్య తత్ ధ్రువోజిధ్రువోహమం సజాతేత భూజాతంధీరత్యేత్తావచవిధ్రువోజిధ్రువోహకం సజాతేత భూజాతముగ్రస్తేత్తావచవిధ్రువోజిధ్రువోహకం సజాతేత భూజాతమవిభోస్తేత్తావచవిధామనమస్యామనస్తదే భాగే సజాతా కుమారా సమనదత్తానహం కామయే హృదాతే మాం కామయంతాగు హృదాతాన్ మహామనదక్కతి స్వాహామనమస్యామనస్తదే భాగే సమనదత్తా అహం కామయే హృదాతా మాం కామయంతాగం హృదాతా మహామనదత్తే స్వాహా వైశ్వదేవీం సాం గ్రహణేన్నర్వభే గ్రామకామో వైశ్వదేవా వైసజాతా విశ్వదేవదేవాన్ భాగేనాపధావతిస్మై సజాతాన్ ప్రయచ్చంతి గ్రామ్యే భవతాం గ్రహణే భవతి మనో గ్రహణం వై సంగ్రహణం మన ఏవ సజాతా ృణ్ణాదిధ్రువోజిధ్రువోహకం భూయాతమితి పరిధేన్పరిదాయితమేతామాధాస్తేథోదేవ సర్వం సజాతేష్పతిభవతి యేవం విజునయేత పరిధయ పరిధీయంతమనమస్యామనస్తిరే వా ఇది తిస్రాహులేర్జుహోతావంతో వేదజాతాయే మహాంతో ఏ క్షుల్లకాయా స్త్రియత్తానేవరుంధేతయే నమవరు వర్ణసోమరాజన్ మా దేవాస్మాదిదే ధర్మయక్ష విశ్వే దేవాచరదక్షసతే అగ్నిరాయుష్మాన్ సమనస్పతిభిరాయుష్మాన్ తేన స్వాయుషాయుష్మంతం కరోమి సోమాయుష్మాన్ సమోషదేభిర్యజ్ఞాయుష్మాన్ సదక్షిణాభిర్బ్రహ్మాయుష్మద్బ్రాహ్మణేరాయుష్మద్దేవా ఆయుష్మంతస్తే మృతేన విషరాయుష్మంతస్తే స్వధరాయుష్మంతస్తే నత్వాయుషాయుష్మంతం కరోమి.